దూరమున ఎగిరామంటే అందదా ఊహాలోకం ఎక్కడెక్కడున్న పీలిచామంటే నిజంగా నిజం కాదా రయ్యి రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో ఒక్క అడుగైనా వేసి చూడండి వత్త కొంచేనా కలల తీరమే కలనైనా నిజము చెయ్యండి నిదుర పోనంటే గెలుపు ఖాయమే స్వేచ్ఛ అంటే అర్థం ఏ గుమ్మ పిల్ల కాదు కోరుకున్న దిశకు ఎగిరి వెళ్ళిపోవడమే రయ్యి రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత బూటిలో హల్లు హల్లు మంటూ గుండె చల్లు మంటూ స్వరాల కొత్త బాటలో దారి చూపించే వెలుగు వెంటుంటే దారు చీకట్లో ఎన్నెన్ని కొంచె తోడుంటే సైతం ఎన్నెన్ని రంగులో చలిమి అంటే అర్థం పరిచయాలు కాదు తోడు నీడ బాలి నడకలో పరుగులో రయ్యి రయ్యమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో